గుండె నిండా గుడి గంటలు కువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా గంటలు కువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలు నువ్వు ఎదురుంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మ కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మ పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగవో ప్రేమ గుండె నిండా గుడి గంటలు సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలు కవితలు చదివే ఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ జతలు క్షణమైన బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు పువ్వల గొంతులు సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ.